పొద్దువడు సింగంటే చాలు, శ్రీకాంతు శ్రీధరు శేఖరు వేణుగాడు ప్రవీణుగాడు అందరము కలుసుకొని గోలిలాట మొదలు వెడితే ఆకలైన ఆటగదే. ఎండాకాలం వచ్చనంటే కోలుమూతి పక్కనున్న ఏప చెట్టు కింద చూడు, తీరు తీరు ఆటలల్లో మునిగిపోయే వాళ్ళమంతా ఆటలాడి విసుగుడితే పక్కనున్న నూతిలోకి ఎత్తు మీది నుంచి తూకి నీటిలోన మునుగుడాట సురులేస్తూ దొంగలాట. బతుకమ్మ పండుగ మా పల్లెల్లు పండుగ దేవత చూడాలి